విద్యుత్ పుస్తకం 15వ భాగం. ఈ కొత్త విషయాలను అధ్యయనం చేయడానికి ప్రయోగాలు ప్రారంభించారు. విద్యుత్ ప్రవాహం ప్రయాణిస్తున్న ఒక తీగను వలయాలుగా చుట్టినప్పుడు అయస్కాంత ఆకర్షణ చాలా బలపడుతుందని 1829వ సంవత్సరంలో జోసెఫ్ హెన్రీ అనే అమెరికా శాస్త్రజ్ఞుడు నిరూపించాడు. తీగ యొక్క ప్రతి వలయం తరువాత వలయాన్ని బలపరుస్తుంది. వలయాలుగా చుట్టిన తీగ అంతటిని సిల్క్తో కప్పబడటం చాలా అవసరం. ఇలా చేయటం వలన విద్యుత్ ప్రవాహం ఒక వలయం నుంచి వేరొక వలయంలోకి దుమకలేదు. కాబట్టి ఈ విధంగా చేసినప్పుడు విద్యుత్ ప్రవాహం తప్పకుండా తీగ ఎంత పొడవు ఉందో అంత పొడవు గుండా ప్రయాణించాలి. ఒక ఇనుప ముక్కకి తీగను వలయాలుగా చుట్టినప్పుడు అయస్కాంత బలం మరింత బలపడుతుంది. ఏ సాధారణ అయస్కాంతంతో పోల్చినా ఇది చాలా ఎక్కువ బలాన్ని కలిగి ఉంటుంది. దీనిని విద్యుదయస్కాంతం అని అంటారు. వలయంగా చుట్టిన తీగలను బ్యాటరీకి తగిలించడం ద్వారా ఈ విద్యుదయస్కాంతాన్ని చాలా సులభంగా ఆన్ మరియు ఆఫ్ చేయవచ్చును. తీగలను బ్యాటరీకి తగిలించితే అయస్కాంత బలం పుడుతుంది. తీగలను బ్యాటరీ నుంచి దూరంగా ఉంచినప్పుడు అయస్కాంత బలం మాయమైపోతుంది. హెన్రీ ఒక చిన్న విద్యుదయస్కాంతాన్ని ఉపయోగించి 1 టన్నుకి కంటే ఎక్కువ బరువు గల ఇనుమును పైకి లేవనెత్తగలిగాడు. విద్యుదయస్కాంత సహాయంతో ఇనుమును ఎక్కడికి కావాలంటే అక్కడికి మోసుకుపోవచ్చును. విద్యుత్ని ఉపయోగించి అయస్కాంత తత్వాన్ని ఉత్పత్తి చేసినట్లే అయస్కాంత తత్వాన్ని ఉపయోగించి విద్యుత్ను ఉత్పత్తి చేయవచ్చునని మైఖేల్ ఫ్యారడే అనే ఇంగ్లీషు శాస్త్రజ్ఞుడు నిరూపించాడు. క్రీస్తుశకం 1831వ సంవత్సరంలో ఇతడు ఈ విషయాన్ని నిరూపించాడు. ఒక అయస్కాంతానికి దగ్గర ఒక రాగిపళ్ళంను చుట్టూ తిప్పినప్పుడు రాగిపళ్ళంలో విద్యుత్ ప్రవాహం ఉత్పత్తి అయ్యింది. ఆవిరి యంత్రాన్ని గనక రాగిపళ్ళంను త్రిప్పడానికి ఉపయోగిస్తే ఆవిరి యంత్రం పనిచేసినంత వరకు రాగిపళ్ళమును త్రిప్పుతుంది. దీనిని అయస్కాంతానికి దగ్గరగా తిప్పినప్పుడు రాగిపళ్ళంలో విద్యుత్ ప్రవాహం ప్రయాణిస్తుంది. ఈ విధంగా ఫ్యారడే విద్యుత్ను ఉత్పత్తి చేసే విద్యుత్ జనరేటర్ను కనుగొన్నాడు. జనరేటర్ బ్యాటరీ కంటే మెరుగైనది. రసాయనిక చర్యలలోని కొన్ని ఖరీదైన లోహాలను, ఉదాహరణకు రాగి, తగరం మరియు జింక్ లాంటి లోహాలను ఉపయోగించడం ద్వారా మాత్రమే బ్యాటరీ విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది. కానీ విద్యుత్ జనరేటర్లో రాగిపళ్ళంను త్రిప్పటానికి ఉపయోగించే ఆవిరి యంత్రానికి కావలసిన ఆవిరిని బొగ్గుని మండించడం ద్వారా ఉత్పత్తి చేయవచ్చు. ఇది చాలా తక్కువ ఖర్చుతో చేయవచ్చు. ఫ్యారడే కనుగొన్న విద్యుత్ జనరేటర్ని ఉపయోగించి ప్రజలకు సరిపోయినంత విద్యుత్ను తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేయవచ్చు. అదే సంవత్సరంలో జోసెఫ్ హెన్రీ ఫ్యారడే కనుగొన్న సూత్రాన్ని వెనుకకు త్రిప్పి నిరూపించాడు. ఫ్యారడే విద్యుత్ను ఉత్పత్తి చేయడానికి తిరుగుతూ ఉన్న రాగిపళ్ళమును ఉపయోగించాడు. విద్యుత్ ప్రవాహాన్ని ఉపయోగించి చక్రాన్ని ఎలా త్రిప్పవచ్చు అన్నది హెన్రీ నిరూపించాడు. హెన్రీ విద్యుత్ మోటారును కనుగొన్నాడు. విద్యుత్ మోటారుని అతి తక్కువ సమయంలో ప్రారంభించవచ్చు మరియు తిరగకుండా నిలిపేయవచ్చును. చిన్న విద్యుత్ మోటారు చిన్న వస్తువులను కదిలిస్తుంది. పెద్ద విద్యుత్ మోటారు పెద్ద పెద్ద వస్తువులను కదిలిస్తుంది. మనుషుల మరియు జంతువుల కండరాలు చేస్తున్న పనిని చాలా వరకు విద్యుత్ని ఉపయోగించి చేయవచ్చు.